రామరహస్య ఉపనిషత్ సారాంశ పుష్పం. సనకాది ఋషులు ప్రహ్లాదాది విష్ణు భక్తులు రామతత్వము గురించి పరిప్రశ్నించగా హనుమంతుడు ఈ ఉపనిషత్ చెప్పెను. బ్రహ్మవాదులచే ఉపాసించబడినది మయు సర్వ విద్యలకు సర్వశక్తులకు మూలతత్వము అయినది ఏది? అనగా రాముడే పరబ్రహ్మ, రాముడే పరంతపము, రాముడే పరతత్వము, శ్రీరాముడే తారక బ్రహ్మము. రామ తత్వ అంగములు వివరించబడినవి. ఎవరికైతే షడక్షర ఓ నమః శివాయ మంత్రమునకు గురుపదేశముచే అధికారము కలదో వారే ఓంకార ప్రణవమునకు అధికారం కలవారు, అంతేకాని ఇతరులు కారు. కనుక ప్రత్యేకముగా గురువుచే ఉపదేశింపబడని వారికి బ్రాహ్మణులకు గృహస్థులకు రామమంత్రము జపించుట ఓంకార ప్రణవ మంత్రము జపించు ఫలము లభించును. రామనామ మహిమ చెప్పబడినది. ఎవరు నిత్యము ప్రణవభావముతో రామనామములు శ్రద్ధగా ప్రీతితో జపించుదురో వారు రామపరబ్రహ్మ సామ్యరూప స్వాత్మానుభవము పొందెదరు. రాముని మంత్ర సముదాయము వివరించబడినది. ప్రతి మంత్రమునకు ఋషి, ఛందస్సు, దేవత, బీజము, కరహృదయ షడంగ న్యాసములు మరియు ధ్యానము చెప్పబడినవి. రామమంత్ర సముదాయము ఏకాక్షర మంత్రము రామ్. ఇది ఓం అనుదానికి శబ్దార్థరూప సమానము. రామ్ అని జపిస్తూ ఉండగా చిత్తవాసనలు త్యజించి మనస్సు తన మూలశక్తి అయిన స్వాత్మయందు లయించును. రెండు అక్షరముల మంత్రము రామః. మూడు అక్షరముల మంత్రములు ఓం రామః, హ్రీం రామః, శ్రీం రామః, క్లీం రామః, ఐం రామః, రామ్ రామః. నాలుగు అక్షరముల మంత్రములు రామచంద్రః, రామభద్రః. ఐదు అక్షరముల మంత్రము రామాయ నమః. ఆరు అక్షరముల మంత్రములు రామ్ రామాయ నమః, క్లీం రామాయ నమః, హ్రీం రామాయ నమః, ఐం రామాయ నమః, శ్రీం రామాయ నమః, ఓం రామాయ నమః. ఈ రామ మంత్రములకు చివరిలో నమః లేదా స్వాహ లేదా హుంఫట్ చేర్చవచ్చును. ఏడు అక్షరముల మంత్రములు రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః. ఎనిమిది అక్షరముల మంత్రములు ఓం రామచంద్రాయ నమః, ఓం రామభద్రాయ నమః, హ్రీం రామచంద్రాయ నమః, హ్రీం రామభద్రాయ నమః, శ్రీం రామచంద్రాయ నమః, శ్రీం రామభద్రాయ నమః, క్లీం రామచంద్రాయ నమః, క్లీం రామభద్రాయ నమః, ఐం రామచంద్రాయ నమః, ఐం రామభద్రాయ నమః, రామ్ రామచంద్రాయ నమః, రామ్ రామభద్రాయ నమః. శ్రీ బీజముతో కూడి శక్తి బీజములు జతపంచిన రామ మంత్రములు తరింపచేయునదిగా తెలుసుకునవలెను. ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామభద్రాయ నమః మొదలగునవి. గ్లాం ఓం మాయా హ్రీం బీజములతో రామాయ మయ్యు హృదయము నమః జతపరచి పునశ్చీకరణము రిపీటెడ్ కోంబినేషన్స్ చేసినచో అవి శివోమారామ మంత్రములు అనబడునవి. ఓం శ్రీం శ్రీం రామాయ నమః, ఓం హ్రీం రామాయ నమః, గ్లాం శ్రీం శ్రీరామాయ నమః, గ్లాం హ్రీం రామాయ నమః మొదలగునవి. ఇవి స్వర్ణమయ ఐశ్వర్యములు ప్రసాదించినవి. శ్రీరామః శరణం మమ ఆనే ఈ అష్టాక్షర మంత్రమునే సర్వదా జపించదగనది. తొమ్మిది అక్షరముల మంత్రములు ఓం రామచంద్రాయ నమః, ఓం ఓం రామభద్రాయ నమః, ఓం. పది అక్షరముల మంత్రములు జానకీ వల్లభాయ హుం స్వాహ, రామాయ ధనుష్పాణయే స్వాహ. పదకొండు అక్షరముల మంత్రములు ఓం రామాయ ధనుష్పాణయే స్వాహ, హ్రీం రామాయ ధనుష్పాణయే స్వాహ, శ్రీం రామాయ ధనుష్పాణయే స్వాహ, క్లీం రామాయ ధనుష్పాణయే స్వాహ, ఐం రామాయ ధనుష్పాణయే స్వాహ, రామ్ రామాయ ధనుష్పాణయే స్వాహ. పన్నెండు అక్షరముల మంత్రములు ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహ, ఓం నమో భగవతే రామచంద్రాయ, ఓం నమో భగవతే రామభద్రాయ. పదమూడు అక్షరముల మంత్రము శ్రీరామ జయ రామ జయ జయ రామ. పద్నాలుగు అక్షరాల మంత్రములు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, హ్రీం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీం శ్రీరామ జయ రామ జయ జయ రామ, క్లీం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఐం శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ. పదిహేను అక్షరాల మంత్రము శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. పదహారు అక్షరాల మంత్రము నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్. పదిహేడు అక్షరాల మంత్రములు ఓం నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్, హ్రీం నమః సీతాపతయే రామాయ హనహన హూం ఫట్, శ్రీం నమః సీతాపతయే రామాయ హనహన హూం ఫట్, క్లీం నమః సీతాపతయే రామాయ హనహన హూం ఫట్, ఐం నమః సీతాపతయే రామాయ హనహన హూం ఫట్, రామ్ నమః సీతాపతయే రామాయ హనహన హూం ఫట్. హూం ఫట్ చేయవాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము దుఃఖములను తొలగించువాడు. 18 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. 19 అక్షరాల మంత్రములు ఓం శ్రీం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః, ఓం హ్రీం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః, ఓం క్లీం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః, ఓం ఐం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. 20 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే రామాయ సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహ. 21 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే రామాయ సకలాప నివారణాయ స్వాహ. 22 అక్షరాల మంత్రము ఓం శ్రీం రామ్ దాసరథాయ సీతావల్లభాయ సర్వాభీష్టదాయ నమః. 23 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే వీర రామాయ సకల శత్రున్ హనహన స్వాహ. 24 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే శ్రీరామాయ తారక బ్రహ్మణే మాం తారాయ నమః. 25 అక్షరాల మంత్రము క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జనవస్యకరాయ స్వాహ. 26 అక్షరాల మంత్రము ఓం క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జనవస్యకరాయ స్వాహ. 27 అక్షరాల మంత్రము ఓం క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జనవస్యకరాయ స్వాహ. 28 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే రక్షోఘ్న విసదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. 29 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే రక్షోఘ్న విసదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. 30 అక్షరాల మంత్రము రామ్ ఓం నమో భగవతే రక్షోఘ్న విసదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. 31 అక్షరాల మంత్రము రామ్ ఓం నమో భగవతే రక్షోఘ్న విసదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. ఓం రామ్. 32 అక్షరాల మంత్రము రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ భో దశాశాంతకాస్మాకం దశస్య అంతక అస్మాకం శ్రియం దాపయ దేహి మే. రామ గాయత్రి మంత్రము దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. బీజాద్య రామ గాయత్రి మంత్రము ఓం హ్రీం రామ్ క్లీం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. 47 అక్షరాల మంత్రము ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విసదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలరామాయ విష్ణవే నమః. ఓం సీతా షడక్షర మంత్రము శ్రీం సీతాయే స్వాహ. లక్ష్మణ సప్తాక్షర మంత్రము లం లక్ష్మణాయ నమః. భరత సప్తాక్షర మంత్రము భం భరతాయ నమః. శత్రుఘ్న సప్తాక్షర మంత్రము సం శత్రుఘ్నాయ నమః. హనుమంతుని సప్తాక్షర మంత్రము హ్రుం హనుమతే నమః. రామ అష్టాక్షర మంత్రములు శ్రీరామ శరణం మమ అనే ఈ అష్టాక్షర మంత్రమునే సర్వదా జపించదగనది. ఈ అష్టాక్షర మంత్రము బాగుగా 7 విధములుగా చెప్పబడినది. ఓం రామచంద్రాయ నమః. ఓం రామభద్రాయ నమః. హ్రీం రామచంద్రాయ నమః. హ్రీం రామభద్రాయ నమః. శ్రీం రామచంద్రాయ నమః. శ్రీం రామభద్రాయ నమః. క్లీం రామచంద్రాయ నమః. క్లీం రామభద్రాయ నమః. ఐం రామచంద్రాయ నమః. ఐం రామభద్రాయ నమః. రామ్ రామచంద్రాయ నమః. రామ్ రామభద్రాయ నమః. శ్రీరామ శరణం మమ. రామ అష్టాక్షర మంత్ర మహత్యము విరామ మంత్రము కాకుండా ఇతరములైన అనేక విధములైన మంత్రములు ఇందులకు. అవన్నీ నశించిపోయే ఫలములే ఇవ్వగలిగినవి. పైగా అవి సాధించుటకు ఎంతో ఆయాస ప్రయాసలు పడవలెను. ఆ ఫలములన్నీ వృథాయే. కొంత ప్రలోభపరచి వికటితమై చివరకు నిష్ఫలము అయి సంసార దుహఖమును తెచ్చిపెట్టేవి. ఒకేయొక్క మంత్రముతో సర్వమంత్రముల ఫలములు ఇచ్చునది లోభము ఆశ మొదలైన దోషములు జయింపచేయునది. రామయంత్రము పూజాపీఠము తయారు చేసుకును విధానము చెప్పబడినది. శ్రీరామ మంత్రముల యొక్క జపముకు ఏర్పాటు విధి చెప్పబడినది. రామమూలమంత్రము విధిని అనుసరించి జపించినచో అణిమ మొదలైన యోగ అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వసిత్వము వరుణి వధువు వరించినట్లుగా లభించును. కాని ఐహిక కార్యములు సిద్ధించుట కొరకు మయ్యు మహావిపత్తులయందు ఉపయోగించకూడదు. ఈ రామమంత్రము కేవలము మోక్షసాధకము. ఐహిక సాధ్యములు పొందుట కొరకు రామసేవకుడైన హనుమంతుని స్మరించవలెను అని హనుమంతుడే చెప్పెను. రామమంత్రార్థము శ్రీరామ మంత్రార్థము హనుమంతునిచే ఈ విధముగా వివరించబడినది. నారాయణ అష్టాక్షరములో ఓం నారాయణాయ నమః యందు రా మరియు శివ పంచాక్షరములో ఓం నమః శివాయ ఈయందు మా ప్రాణ బీజ అక్షరములు రెండు కలిసి అది రామ అయినది. రకారము అగ్ని బీజాక్షరము జ్యోతిర్మయము. ఆత్కారము ప్రాణము జననస్థానముగా కూర్చబడినది. మకారము ఉదయించుట అనే అర్థము వలన అది మాయా అని కూడా కీర్తింపబడుచున్నది. అనగా అవ్యక్తమైన చైతన్య ఆత్మయందు కారముయందు ఆకారము ప్రాణమయ్యు మూర్తము వ్యక్తమగుట దానికి మాయ మకారము అని నిర్దేశింపబడుచున్నది. కావున ఈ రామమంత్ర శబ్ద బీజము స్వకీయమైన మాయతో కూడుకున్న పరబ్రహ్మము అని చెప్పబడుతున్నది. ఏ విధంగా అయితే వట బీజమునందు ప్రకృతిపరమైన మహావటవృక్షము అవ్యక్తరూపముగా ఉన్నదో అదే విధంగా రామ బీజమునందు ఈ చరాచరమైన జగత్ అంతాస్థితి కలిగి ఉన్నది. రామ మూలమంత్రము వేదాంత మహావాక్య సమానము. రామతత్వం అసి అదియే ఆ పరబ్రహ్మమే నీవు అయున్నావు. తత్వం అసి మొదలైన మహావాక్యములు కేవలము ముక్తిని ఇచ్చినవి, భుక్తిని ముక్తిని కూడా ఇచ్చినది. కావున ఈ రామమంత్రము పరమశ్రేష్ఠము. మనుషులు అందరికీ రామమంత్రము జపించుటకు రాముని ఉపాసించుటకు అధికారము కలదు. ఎల్లప్పుడూ నేనే రాముడిని అని తాత్వికముగా ఎవరు భావించుచున్నారో వారు ఇక సంసారులు కారు, అప్పుడు రాముడే అగుదురు. ఇందులో సంశయము లేదు. రామరహస్య ఉపనిషత్ సమాప్తము.